నీ నామమొకటే నిత్యమురా, నీ రూపమొకటే సత్యమురా. నిలువదు నిలువదు ఈ కాయం, ఇది మరు నిమిషములో మటుమాయం. నీ నామమొకటే నిత్యమురా. తనవారెవరో పెదవారెవరో, తనువు రాలితే తదుపరి ఎవరో. ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఉన్నంత కాలం ఎంతెంత మోహం. ఎన్నడు తీరునో ఈ వింత దాహం. ఓ రామా శ్రీరామా, నీ నామమొకటే నిత్యమురా. ఇల్లాలు మిగలదు నాదనుకున్నది, ఏది మిగలదు చివరికి మిగిలేది చేసిన పుణ్యం. చివరికి మిగిలేది చేసిన పుణ్యం, అది చేయగలిగిన బ్రతుకే ధన్యం. నీ నామమొకటే నిత్యమురా. కలిమిలేములు వెలుగు నీడలు, హోరు గాలిలో ఊగే ఓడలు. కడలి దాటితే తన గెలుపు కాదు, కడలి దాటితే తన గెలుపు కాదు. నడుమ మునిగిన ఓటమి కాదు. ఓ రామా శ్రీరామా, నీ నామమొకటే నిత్యమురా. నీ రూపమొకటే సత్యమురా. నీ నామమొకటే నిత్యమురా.